ఇరవై పురుష ప్రయత్నం. వశిష్ఠ మహర్షి ప్రణాళికలో మొదటి మెట్టు పురుష ప్రయత్న స్థాపన. దాని గురించి ఆయన ఈ విధంగా ప్రారంభించాడు. శ్రీరామ, ఊళ్ళో ఒకడు మంచి ఉద్యానవనం పెంచాడని, దానిలో రంగురంగుల పూల మొక్కలు తీర్చిదిద్దాడని తెలిసింది. దాని గురించి వినిచూడాలని నువ్వు వెళ్లావు, కాని ఆ వెళ్లడం అమావాస్య నాడు అర్ధరాత్రి వెళ్లావు. నీకా అందాలేమైనా కనిపిస్తాయా? రంగురంగుల పూల అందాలను చూడాలనే కోరిక నీకు ఉంటే నీవు పగటి పూట పోవాలి, అంతేగాని రాత్రి పూట వెళితే ఉపయోగం లేదు. అసలు వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని ఆ పూలు బాగున్నాయట, ఆ పూలు బాగున్నాయట అని కలవరిస్తే అసలే లాభం లేదు. లోకంలో ఎవడికైనా సరే ఏదైనా ఒకటి కావాలని కోరిక ఉంటే దానికి తగిన కృషి చేయాలి. ఈ తగిన కృషికే శాస్త్రీయ ప్రయత్నం అని పేరు. రాత్రిపూట తోటకు వెళ్లడం లాగా తగని కృషి చేస్తే దానికి అశాస్త్రీయ ప్రయత్నం అని పేరు. కాబట్టి లోకంలో ఎవడైనా సరే శాస్త్రీయమైన కృషి చేస్తే సత్ఫలితాన్ని పొందుతాడు. అశాస్త్రీయమైన కృషి చేస్తే శ్రమే మిగులుతుంది కాని ఫలితం దక్కదు. ఏ కృషి లేకుండా కూర్చుంటే ఏ ఫలమూ ఉండదు. ఇది లోకంలో ఉన్న నియమం. లౌకిక విషయాల్లోనే కాదు, పారలౌకిక విషయాల్లోనూ ఇది ఇంతే. ఈ నియమానికి తిరుగులేదు.